అదరగొట్టి సార్ బాయ్స్, మనకు పొద్దున్న తినడానికి సూషీ ఫిష్ దొరికింది. లేదు లేదు అలెక్స్, ఇక్కడ చూడు ఈ సింహాన్ని చూడు, నేను ఎక్కడ ఉన్నాను. ఇలా చూడు అలెక్స్, నువ్వు ఎదిగిన తర్వాత మీ నాన్నలా ఉండాలనుకుంటే ఎలా యుద్ధం చేయాలో నేర్చుకోవాలి. ఉండు ఉండు అలెక్స్, నేను ఒకటి నీకు చూపిస్తాను సరేనా. ఈ అనుమలు ఏమిటో తెలుసా? నువ్వు నేను ఒకటే. నువ్వు ఎదిగాక మీ నాన్నలాగే సింహాలకు నాయకుడు అవుతావు. ఇప్పుడు నీకు యుద్ధం చేయడం ఎలాగో నేర్పుతానా? లేదు అలెక్స్, అలా డాన్స్ చెయ్యకూడదు. నేను చెప్పేది నువ్వు వినవా? నువ్వు చేసే పనులు వినోదంగా ఉన్నాయి, చాలా వినోదంగా ఉన్నాయి. ఏమిటి? సరే, మళ్ళీ ఇంకోసారి ప్రయత్నం చేద్దాం. అలెక్స్ వద్దు వద్దు, చెప్పేది విను అలెక్స్ వద్దు. నువ్వు ఆశపడింది తను చెయ్యకపోవడం నీకు చాలా నిరాశగా ఉంది కదా? ముఖంగా మళ్ళీ నాతో గొడవ పడ్డానికి వచ్చావా? నువ్వు ఒక్కసారి ఆలోచించు, నేను మళ్ళీ నిన్ను ఓడించి నేనే నాయకుణ్ణి అయిపోతే ఆ తర్వాత నువ్వు నీ కొడుకుతో హాయిగా ఆడుకోవచ్చు. ఎన్నిసార్లు ఓడినా నీకు బుద్ధి రాలేదు కదూ? సరే, సమాధానం చెప్పు, ఎందుకు నేను ఆల్ఫా లైన్ కావాలనుకుంటున్నావు? నేను అందంగా ఉంటాను, నా హెయిర్ స్టైల్ బాగుంటుంది, పైగా నేను తెలివైన వాణ్ణి, అందరూ కోరుకునేదే నేను చేస్తాను. మూడు లెక్క పెట్టగానే ప్రారంభిద్దాం. ఒకటి, నువ్వు శ్రద్ధగా గమనించు అలెక్స్, ఎలా యుద్ధం చేయాలో నాన్న దగ్గర నుంచి నువ్వు నేర్చుకో. రెండు, మూడు. ఎవరు ఇక్కడ నాయకుడు? ఇది ఎప్పటికీ గుర్తుంచుకో. చూసావా అలెక్స్, ఈ విధంగానే యుద్ధం చెయ్యాలి. అలెక్స్, అలాగే బంగారం కదలకుండా అక్కడే నుంచో. ఇది చూడ్డానికి అందంగా ఉంది, దీని అమ్మితే చాలా డబ్బు వస్తుంది. వచ్చిన పూర్తి అయిపోయింది. వద్దు వద్దు, వదిలేయండి వదిలేయండి. వచ్చేసాను, నువ్వు భయపడకు. Been around the world in the pouring rain, feeling out of place, really feeling strange. Take me to a place where they know my name, 'cause I ain't met nobody that looks the same. I'm a fish out of water, lying out of the jungle. Need a fish out of water, lying out of the jungle. I'm a fish out of water, lying out of the jungle. Need a fish out of water, lying out of the jungle. I need my peoples, my peoples. Take me to my peoples. They got jungle fever. Show them some love. Could have someone to relate to. Feeling right at home. See, I've been traveling. మార్చలేదు. ఏం బాడి చూడడానికి బాగానే ఉన్నాడు. ఓవర్గా సీన్ వేస్తున్నాడు. ఏంటి చూడడానికి అంత అందంగా ఉన్నాడా? కొంచెం బిల్డప్ ఇస్తున్నట్టుగా అనిపిస్తోంది. నేను ఎప్పుడూ అంతే కదా, ఏంటి కొత్తగా చెప్పాడు. కొంచెం విశ్రాంతి కావాలి. యాక్చువల్లీ మనందరికీ కూడా విశ్రాంతి కావాలి. అయితే విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలంటావు? మీరేం అనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం కానీ టికెట్ కి వెళ్ళాలనుంది. ముఖ్య గమనిక, న్యూయార్క్ లో కింగ్ అయిన అలెక్స్ ద లయన్ తో కలిపి ఇంకా కొన్ని జంతువులు సెంట్రల్ పార్క్ జూ నుంచి తప్పించుకున్నాయి. తప్పించుకున్న జంతువుల్ని గ్రాండ్ సెంట్రల్ జూ పట్టుకున్నారు. అలెక్స్ చాలా దారుణమైన సింహం. తప్పించుకున్న జంతువుల్ని జంతు సంబంధిత శాఖ వారు ఆఫ్రికా అడవులకి పంపించేశారు. కానీ వాటిని తీసుకువెళ్తున్నటువంటి షిప్ ప్రమాదవశాత్తు ఒక యాక్సిడెంట్ కి గురైంది. ఆ జంతువులేవి కనిపించడం లేదు. ఈ రోజు సెంట్రల్ పార్క్ లో న్యూయార్క్ కి చెందిన వేల మంది ప్రజలు వాళ్ళకి నచ్చిన జూ అనిమల్స్ కోసం ప్రార్థనలు చేస్తున్నారు. ఇప్పుడు అందరి మనసుల్లోనూ ఒకే ప్రశ్న ఉంది, అవి ఎక్కడున్నాయా? She likes to move it, move it. We like to move it. I like to move it, move it. I like to move it, move it. I like to move it, move it. You like to move it. Me andani me ubada miss ayya. Unapadikante janaba ekkuva undi. Sarada ga unnadu nilara meeru Manhattan kuchinappudu mammalni nirbhantaranga kalusukondi. Ledu burke cheppanu. Call chesi raavali. ప్రశాంతంగా ఉండండి. ఇప్పుడు ఒక అద్భుతమైన ఎంట్రీ చూడండి. నేను వచ్చేసాను కదా. ఆరండి. చూసారా, నేను ఇప్పుడు ఒక లేడీని. నేను లేడీని గమనించారా? నేను లేడీని కాదు కాదు, నేనే కింగ్ జూలియన్. నన్ను చూసి ఎవరెవరు ఆశ్చర్యపోయారో చెప్పండి. ఏంటి అలా చూస్తున్నారు? నిజానికి మీరు సంతోషపడాలి, ఎందుకంటే నేను మీతో వస్తున్నాను. నేను ఖచ్చితంగా వస్తాను, ఎందుకంటే ఇది నా ప్లేన్. ఇప్పుడు నేను వెళ్ళబోయే ప్రదేశాన్ని పూర్తిగా చూసి తిరిగి ఇక్కడికి వచ్చే వరకు ఈ చోటికి స్టీవ్ ఇన్ఛార్జ్ గా ఉంటారు. వాళ్ళకి మీరు చెప్పింది నచ్చినట్టు లేదు జూలియన్. దీనికి నువ్వేమంటావు స్టీవీ? ఓ ఓ ఏయ్, మనం ఎలా వీలేదు. నువ్వు అలా అనకూడదు, ఎందుకంటే మనకు అవకాశమే లేదు. రాను అల్లరి ఎక్కువైపోయింది. స్టీవీ ఏం చెప్తున్నాడంటే ఈ కేక్ ని మిమ్మల్ని అందరినీ తినమని చెప్తున్నాడు. చెప్పేది వినో, మీ అల్లరి తట్టుకోలేదు. అక్కడే ఆపండి, దయచేసి ఆపండి. తలగడికి వచ్చాడంటే నేను సమస్యల్లో పడతాను. నేను చూసిన వాటిల్లో అద్భుతమైన స్లింగ్ షాట్ల్లో రెండవది ఇది. సరే, త్వరగా పని పూర్తి చేద్దాం. అందరూ జాగ్రత్తగా వినండి, నేను మీ కెప్టెన్. విమానం నెలలో మునిగింది అనుకోండి, అప్పుడు ఈ వెస్ట్ తీసుకుని ఇలా వేసుకోండి. అప్పుడు మీరు మీ కిటికీ తలుపులు ప్రార్థించండి. విమానం దేనికి గుద్దుకోకూడదని ప్రార్థించాలా? మనం బయలుదేరుతున్నాం. విమానం దేనికైనా ఢీ కొట్టబోతుందంటే ఈ మాస్క్ ని మొహం మీద ఇలా వేసుకోండి. బయలుదేరుతోంది. Hi, Mutt. Hi, అంతా విచిత్రంగా ఉంది. ఏంటి బాబు, ఏదైనా పేడకలు వచ్చిందా ఏంటి? ఫ్లైట్ వింగ్ లో మోట్ ఉన్నట్టు నాకు అనిపించింది. ఇంకా నువ్వు మడగాస్కర్ ని మర్చిపోలేదా? అంటే నేను చెప్పేది కూడా విను, అక్కడికి వెళ్ళడం కొంచెం జాలిగా అనిపించింది కదా. నిజానికి జూ నుంచి బయటకు వచ్చి మనం హ్యాపీగానే ఉన్నాం. అది నేను తెలియక చేశాను. ఆ రోజు జరిగినట్టుగానే నేను స్టేజ్ మీద చేయబోతున్నాను. ఎందుకంటే జనాలకు ఊహించని విధంగా ఇలాంటి కొరికే సంఘటనలు వేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చేసినంత చేసి తప్పించుకోవడానికి మాటలు బాగానే నేర్చావు. రాను రాను నన్ను బాగా ఆట పట్టిస్తున్నావు. నేనేమనుకుంటున్నానంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రీడింగ్ ప్రోగ్రామ్ కి సైన్ చేద్దాం అనుకుంటున్నారు. బ్రీడింగ్ ప్రోగ్రామ్? అవును, మనం ఎన్నాళ్ళని ఇలా ఒంటరిగా ఉండేది. మరెక్కడో తోడు కావాలి కదా. ఏమంటావు బాజీ, నేను అన్నది నిజమా కదా? నువ్వు అన్నది నిజమే. నువ్వు కరెక్ట్ గానే ఆలోచించావు, తప్పు కాదు. బ్రీడింగ్ ప్రోగ్రామా? యా, జేజింగ్. అంటే వేరే వాళ్ళతోనా? నువ్వు ఏమంటున్నావు అర్థం కాలేదు. ఎందుకు అలా చూస్తున్నారు? అవును, ఇక్కడ తాగడానికి ఏదైనా ఉందా? నేను వెళ్ళి చూసొస్తాను. మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను కాసేపు నిద్రపోతాను. అది చూసావా, భలే కామెడీగా ఉంది కదా. చూడండి, అద్భుతంగా ఉంది కదా. ఇది కూడా మంచి అనుభవమే. భలే భలే బాగుంది. నువ్వు కాస్త ఇక్కడ నుంచి వెళ్ళిపోతావా? ఎందుకంటే ఇది ఫస్ట్ క్లాస్. మేము నీకన్నా గొప్ప వాళ్ళం కాబట్టి మేము ఇక్కడే కూర్చోవాలి. నాకు సిల్వర్ ప్లేట్ లో వేరుశెనక్కాయలు కావాలి. మేము ఆర్డర్ చేసిన డ్రింక్ వచ్చిందా అని కనుక్కోవడానికి వచ్చాను. దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతావా? నీకు పుణ్యం ఉంటుంది. కొంచెం దయ తెలిస్తే చాలు, వచ్చి మన నెత్తి మీదకి ఎక్కుతుంటారు. బాసు, మీ స్థానానికి ఎవరైనా రాగలరా చెప్పండి. నువ్వేం దిగులు పడకు బంగారం, నువ్వెక్కడికి వెళ్ళాలో చెప్పు, అక్కడికి తీసుకువెళ్తాను. స్కిప్పర్, అటు చూడండి. ఏంటిది? ఇది ఒక చిన్న బల్బ్ అనుకుంటాను, ఇందులో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, అందుకే ఇలా వెలుగుతోంది. నేను ఇది బ్రెయిన్ వాష్ చేయడానికి యూజ్ చేస్తారనుకున్నాను. దాని కూడా యూజ్ చేయొచ్చు. సరే, రీకో మాన్యువల్ ఇవ్వు. సమస్య పరిష్కారం అయింది సార్. ఫ్యూల్ అయిపోయినట్టు ఉన్నట్టుండి. అలా అంటావేంటి? ఇంజిన్ 1 పని చేయట్లేదు చూడండి. ఇంజిన్ 2 కూడా ఇప్పుడు పని చేయకుండా ఆగిపోయింది. అయితే సీట్ బెల్ట్స్ వేసుకోండి. నువ్వు కళ్ళు మూసుకో బంగారం, ఇప్పుడు ఒక సాహసం జరగబోతోంది. అందరూ శ్రద్ధగా వినండి, నేనే మీ కెప్టెన్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీకు గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ రెండు చెప్పబోతున్నాను. గుడ్ న్యూస్ ఏంటంటే మనం ల్యాండ్ అవ్వబోతున్నాం. బ్యాడ్ న్యూస్ ఏంటంటే సాహసం చేసి ఈ రోజు మీరందరూ మా ఫ్లైట్ లో ట్రావెల్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మనకు టైం దగ్గర పడింది మార్టి, ఈ టైంలో నీకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నా, ఎందుకంటే నువ్వు నా ప్రాణ స్నేహితుడివి. థాంక్స్ అలెక్స్, నువ్వు నాకు దొరికిన గొప్ప మిత్రుడివి. నీకు ఒక విషయాన్ని కూడా చెప్తే నువ్వు తప్పక అనుకోవుగా. అనుకో, నువ్వు చెప్పు, త్వరగా చెప్పు. నీ ఐపాడ్ని నేను పగల కొట్టేశాను. అంటే మీరంటే నాకు చాలా ఇష్టం కదా, అదే ఆ అర్థంలోనే చెప్పాను. నువ్వేం దిగులు పడకు బంగారు, నేను నీతోనే ఉంటాను. రికో, నువ్వు జాలీగా ఉన్నావుగా, కంట్రోల్ లాగి పట్టుకో. ల్యాండింగ్ గేరై మెల్లగా ల్యాండ్ కి ముందిస్తున్నట్టు దిగు. నీ ప్రేమనంతా చూపించు, నీ ప్రేయస్ ఎలా చూపిస్తావు. నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? వెంటనే బ్రేక్ వేయి, మెల్లగా వేయి, మళ్ళీ తప్పు చేయకు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ ప్రొసీజర్ ఫాలో చేయి, వెంటనే చేయి, ఆలస్యం చెయ్యకు. ఓ మనం వచ్చేసామా? మండు ఎక్కడ ల్యాండయ్యో? ఎందుకు ప్లేన్ కవ్వింది? మీరందరూ ఏం చేస్తా ఉన్నారు? క్రాష్ అయింది అంతే, నాకేం కాలేదు. ఒక్క నిమిషమే కదా ఇంకా ఇంత జరిగిపోయిందా? ఇది జాన్ కెనడీ ఎయిర్పోర్ట్ కూడా కాదు. మనం చెప్పు, ఇద్దరు ప్రయాణికులు ఏమైపోయారో తెలియట్లేదు స్కిప్పర్. ఇద్దరే కదా, మిగతా వాళ్ళందరూ బానే ఉన్నారు కదా. ఏమంటారు గాయ్స్, మనము సాధించాం చూసారా? హే, ఎందుకు పదే పదే చప్పట్లు కొడతారు? ఎంత హ్యాపీగా సెలబ్రేట్ చేస్తున్నారు, ప్లేన్ పరిస్థితి చూసారా? మేము బాగు చేస్తాం. బాగు చేస్తారా? అసలు ఈ డైలాగ్ ఎలా చెప్పారు మీరు? ప్రయత్నిస్తే సాధించలేనిదంటూ ఏదీ లేదు. మీరేం దిగులు పడకండి ఫ్రెండ్స్, మేము 6-9 నెలల్లో రెడీ చేస్తాం. 69 నెలల లేదు, 6-9 నెలలు. క్వాల్స్కి ఎక్కడెక్కడ నష్టం ఏర్పడిందో వెంటనే నోట్ చేసుకో. మీరు దేన్ని బట్టి 6-9 అంటున్నారో చెప్పండి. వెంటనే డిజైన్ ఏర్పాటు చెప్పండి. అదిగా తమ్ముడు, ఆలోచన చేయకూడదు. మీరు ఎలా అంచనా వేశారు అని కాస్త నోరు మూసుకుంటావా? నువ్వు నీ స్నేహితులు ఉండడానికి చోటు, తగడానికి నీళ్లు వెతుకు. ఒక నిమిషం, ఒక నిమిషం. అలా చేసే అధికారాన్ని నీకెవరు ఇచ్చారు చెప్పు. అలా అంటావా? అయితే నువ్వే ఇన్ఛార్జ్గా ఉండు, నువ్వే ప్లేన్ రెడీ చేసుకో. నన్ను ఇన్ఛార్జ్గా చేసే అధికారాన్ని నీకెవరిచ్చారు? ఏంటి ఉండవా? సర్లే, నేనే ఉంటానులే. అవును, అదే కరెక్ట్. నువ్వే ఇన్ఛార్జ్గా ఉండిపో. కొద్ది రోజుల పాటు నువ్వు నీ స్నేహితులు నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉండండి. అదేగా చేయబోతున్నావు. నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను తమ్ముళ్ళు. చాలా సంతోషం. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, ఈ ఆర్గ్యుమెంట్ ఇంతటితో అయిపోయింది. హే, ఇలా చూడండి గాయ్స్, మీరు మాతోనే ఉండాలి. మాకు ఇబ్బంది ఏది కలిగించకూడదు, మాకు సహాయం చేయాలి. వాళ్ళు చాలా క్రూరమైన వాళ్ళు, వాళ్ళతో పెట్టుకోకు. వాళ్ళు అసలు ఎలా, ఇటు చూడు అలెక్స్, వాళ్ళు ఎలా రిపేర్ చేస్తారు? వాళ్ళ స్లోగన్ ఏంటంటే వదలకుండా ప్రయత్నిస్తే విజయం మనదే అంటున్నారు. ఏదేమైనా మనం కలిసి ఉండాలి. కలిసే ఉండాలి, ఇరుక్కున్నాం కదా. మర్చిపోయాను, నువ్వు చెప్పేది నిజమే, మనం ఇక్కడ ఇరుక్కున్నాం. ఏం దిగులు పడకండి, మనం కలిసినంత వరకు మనం ఏదో ఒకటి చేయగలం. అవును అవును, ముందు మన చోటికి మనం వెళ్ళిపోవాలి, అది ముఖ్యం. ఒక్కసారి ఆపండి, ఆపితే ఆటోగ్రాఫ్ ఇస్తాను. నువ్వు నాకు తెలుసు మాత, నువ్వా అది దారుణమైన సింహం. ఏం చేస్తుంది అనుకుంటున్నావా? ఇంకెప్పుడు నా కంట పడుకో, అర్థమైందా? నువ్వు బెళ్తీ రాజా. వాళ్ళ దగ్గర సాయం అడగకుండా ఆ ముసలావిడతో గొడవ పడతావా? నన్ను తక్కువ అంచనా వేసావు పాపా. ఈ తెలివైన సింహం తెలివితేటల్లో సరే చూడు, లైన్ దొరుకుతుందో చూడు త్వరగా. దొరుకుతుందిలే, ప్రతిసారి నన్ను తిడుతూ ఉండక మన చోటికి మనం వెళ్ళిపోతాం. ఇది మన పూర్వీకుల స్థలం, మనం ఉండాల్సిన చోటు, అది నాకు బాగా తెలుసు. లేదు లేదు, ఇంతకు మునిపే నేను దీన్ని చూశాను. ఈ చోటు నాకు బాగా తెలుసు, ఇంతకు ముందే నేను ఇక్కడికి వచ్చాను. ఈ చోటుతో మనకు అనుబంధం ఉంది. కాదు కాదు, అంటే ఈ చోటు నాకు బాగా తెలుసు, దీనికి నాకు పరిచయం ఉంది. అన్నలు, నా చిట్టి చెల్లెళ్ళు, నా పేరు అలెక్స్. నేను నా స్నేహితులు ఇక్కడికి ఎగురుకుంటూ వచ్చాం ఒక పెద్ద ఇనుప పక్షి మీద కూర్చొని. ఆ తర్వాత ఒక ప్రాబ్లం, నేలకు గుద్దుకున్నాం, ధడేలని గుద్దుకున్నాం. అందుకే ఈ చోటికి మేము రావాల్సి వచ్చింది. మేము నిజానికి చెడ్డవాళ్ళం కాదు, మంచివాళ్ళం, ఎప్పుడూ ప్రేమిస్తూ ఉంటాం. విమానం కింద పడిపోయిన సంగతిని తను చెప్తున్నాడా? అవును, మేము అవును. ఒక ముక్కలో చెప్పాలంటే క్షమించండి, విమానం ఢీకొంది కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారా? అవును, మేము వెళ్లాల్సింది న్యూయార్క్ సెంట్రల్ పార్క్ జూకి. ఎందుకలా కష్టపడుతున్నారు? ఇక్కడ ఏం జరుగుతుంది? ఎందుకు కంగారుగా ఉన్నారు? వాళ్ళు ఈ చోటికి చెందిన వాళ్ళు కాదంట. అలాగా? మీరు ఎలా ఇక్కడికి వచ్చారో తెలుసుకోవచ్చా? ఇంతకు ముందు మిమ్మల్ని ఎక్కడో చూశాను, మీరెవరో చెప్తారా? వేటగాళ్ళ దగ్గర నుంచి మీరు ఎలా తప్పించుకుని ఇక్కడికి వచ్చారు? అలాంటి వాళ్ళని మేము ఈ ప్రాంతంలో చూడలేదు. ఎందుకు అలా చూస్తున్నావు? నేనా? కాదు కాదు, ఇక్కడ ఉన్న నీళ్లు కేవలం ఇక్కడ ఉన్న జంతువులకు మాత్రమే సరిపోతాయి. అందుకని ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే తిరిగి వెళ్లిపోండి. ఓకే, ఇక్కడ మేనేజర్ ఎవరన్నా ఉన్నారా, నేను మాట్లాడొచ్చా? ఓ, నాకు అర్థమైంది, నువ్వు నాతో గొడవ పడ్డానికి వచ్చావు. లేదు, ఎంత మాట ఎంత మాట. నువ్వు నన్ను కోపంగా చూస్తున్నావా? వాడు నాతో గొడవ పడ్డానికి వచ్చాడు, నువ్వెందుకు అడ్డుకుంటున్నావు? నువ్వు తప్పుకో, వాడి అంత చూస్తాను. అలాగే నువ్వేనా? లేదు, నా పేరు అలెక్స్ ఎక్స్, అందరూ నన్ను అలాగే పిలుస్తారు. చూడండి, ఓ, ఈ గుర్తు నా చేతిలో ఎప్పుడు ఉంటుంది. వెటనరీ డాక్టర్స్ చెక్ చేశారు, ఇది అదృష్టమచ్చగా ఖరారు చేశారు. అదృష్టమచ్చ? ఇప్పటిదాకా అలాగే అనుకున్నాను, కానీ ఏ అదృష్టం రాలా. బంగారం, తను మన దగ్గరకు వచ్చేశాడు. నేను ఎక్కడికి వచ్చాను? నువ్వు నీ చోటుకే వచ్చావు. ఓ, అలెక్స్. నాయనా, అమ్మా, నాయనా, అమ్మా, నాయనా, అమ్మా, నాయనా, అమ్మా, నాయనా, మా అమ్మ నాయనా దొరికేశారు. బాబు, మన నాయకుడు కొడుకు వచ్చేసాడు, నేను కోరుకున్నది ఇదే. సరే, సింగాటి నీకు పడదనుకున్నాను. లేదు, ద్వేషం, ద్వేషం, ద్వేషం. అతని మీద ద్వేషంగా ఉంది. అతన్ని నేను ఉపయోగించుకోబోతున్నాను. అవును, అతన్ని ఉపయోగించుకుని జూబాకి శాశ్వతంగా ముగింపు పలుకుతాను. మీరంటే నచ్చిన వాళ్ళంటే ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటారా? ఒక నిమిషం, ఒక నిమిషం. నా పేరు మార్టీ, నేను ఇక్కడికి మొదటిసారిగా వచ్చాను. గుంపు మొత్తం ఇక్కడే ఉన్నట్టుంది. మీకు పరుగు పందాలంటే ఇష్టమా? అంతే, నాకు కావాల్సింది అదే, నాకు కావాల్సింది అదే. అలాగే పరిగెత్తాలి. మీరందరూ నాలాగే సూపర్ అదృష్టంగా ఉన్నారు. ఏంటి, ఇక్కడ డాక్టర్స్ ఎవరు లేరా? అవును, అలా ఎవరు లేరు. సరే, మీకు జలుబు పడితే ఏం చేస్తారు? నేను నా గుంట దగ్గరికి వెళ్తాం, ఆ తర్వాత వచ్చిపోతాం. ఇలా చూడండి, మీకు తప్పకుండా డాక్టర్స్ కావాలి. మాకు ఆలోచన వచ్చింది, కావాలంటే నువ్వు డాక్టర్ గా ఉంటావా? ఏంటి, నేను డాక్టర్ నా. భలే ఉంది, ఈ ప్రదేశం బద్దిరిపోయింది. లైఫ్ అంటే ఎలాగే ఉండాలి. నువ్వు ఎప్పుడు మేల్ హిపోస్తో స్నేహం చేయలేదా? నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు. ప్లీజెంట్ గర్ల్స్, మాన్హాటన్ లో రెండు విషయాలు తక్కువ, పార్కింగ్ ఇంకా హిపోస్. అందరూ శ్రద్ధగా వినండి, మీ నాయకుడు కొడుకు ఇప్పుడు తన చోటుకే వచ్చేశాడు. ఈడే న్యూయార్క్ రాజు. నువ్వు ఏం చెయ్యగలవో అన్ని చూపించు, సిగ్గుపడకు. చేస్తాను, ఊ, ఇలా చేస్తే భయపడిపోతారు చూడు. జాగ్రత్త, రాజుగారికి కోపం వస్తుంది. సరే, మీ చేతులు ఎత్తి ఇతను సంతోషంగా ఆహ్వానించండి. ఇలాంటి గుంపులు ఉండటమే నాకు చాలా ఇష్టం. ఒట్టగా ఉండటం కంటే ఇలా గుంపుగా ఉండటమే చాలా మంచిది. నేను చూడడానికి ఎలా ఉన్నాను? ముఖ్యమైన విషయం ఏంటంటే, టాలెంటెడ్ డాక్టర్ కి తన ముఖం మీద బోన్ ఉండాలి. నువ్వెందుకులు పడుకు, దీనిలో తగిలించుకోవచ్చు. ఇలా చూడండి, ఇక నుంచి తను డాక్టర్. మా అమ్మ దీన్ని వింటే సంతోషపడుతుంది. అలా చూసావా, మోటో మోటోకి నువ్వు నచ్చావు అనుకుంటా. తను ఇక్కడికి వస్తాడనుకుంటా. నేను మీ సంతోషాన్ని చెడగొట్టడానికి రాలేదు జూబా, కానీ మీ అబ్బాయిని ఎప్పుడు పంపిస్తారా అని అందరూ అడుగుతున్నారు. నువ్వు ఏం వాగుతున్నావు మఖూంగా? నేనేమీ వాగడం లేదు. మీ అబ్బాయి సరైన మార్గంలో రాలేదు ఎందుకని అని అడుగుతున్నారు అంతే. అంటే నా అభిప్రాయం, మీ కొడుకు మనలో ఎప్పుడు ఒక్కడు కాలేడు. సరైన మార్గం గురించి నేను పూర్తిగా మర్చిపోయాను. ఏమిటి, ఏమంటున్నారు? నాకు సరిగ్గా అర్థమయ్యేలా చెప్పండి. ఇది వంశాచారంగా వస్తున్న ఒక ఆచారం. యువసింహాలు పెద్దవయ్యాయని చెప్పడానికి తమ శక్తి సామర్థ్యాలను చూపించాలి. ఇది ఎలా ఉంటుంది? తన సామర్థ్యాన్ని చూపించే ఒక షోలా ఉంటుందా? ఎదుటివాడు నువ్వు ఆశ్చర్యపరచావు. చూడైనా, నాకు పవన్ కళ్యాణ్ కు ఒకటే తేడా, ఆయన గడ్డం గీసుకుంటాడు, నేను గీసుకోను, అంతే. మిగిలినంతా సేమ్ టు సేమ్. వంశ పారంపర్యం అంటున్నారుగా, కంటిన్యూ అవుదాం. అలాగే అది కూడా బాగానే ఉంది. రేపు ఉదయం ఆచారం జరిపించడానికి అంతా సిద్ధంగా ఉంటుంది. వినడానికి చాలా సంతోషంగా ఉంది. శుభాకాంక్షలు అలాగే. అయ్య గారి సత్తా చూసి రేపు నువ్వు అదిరిపోతావు. అందంగా ఉంది కదో, నాకు చాలా నచ్చింది. మిత్రులారా, ఇదే మన పర్మనెంట్ ప్లేస్. టూరిస్టులను మోసం చేసే పని ఇప్పుడు ప్రారంభిద్దాం. నాకు ఇది బాగా నచ్చింది, వెంటనే పని ప్రారంభిద్దాం. మీరు చెప్పింది తూచా తప్పకుండా చేస్తాం సార్. అందరూ ఉన్నంత వరకు నాకు ఎటువంటి దిగులు లేదు. హేయ్, దాక్కోండి. స్టేజ్ వన్ వెళ్ళం. ఇప్పుడు మీరు మొదలు పెట్టండి. స్టేజ్ టూ వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. నేను దీనికి ముందుచ్చి ప్రాణానికి కాపాడబోతున్నాను. రివర్స్ గేర్ అడవులకు మ్యూజిక్ పై. రోడ్డు సరిగా చూడకుండానే బండి నడుపుతున్నావు గోటోడా. ఆమె చనిపోయిందా? లేదు. దొరికామంటే నా చేతులు అయిపోతావు. అదృష్టం, మీ బ్యాగ్ దారిలో దొరికింది. నా హ్యాండ్ బ్యాగ్. నువ్వు చాలా మంచి వాళ్ళలా ఉన్నావు నాయన. ఇది లేకపోతే నేను అస్సలు బతకలేను. మీరు నిజంగానే చాలా ధైర్యవంతులు. నేను స్కూల్లో చదివేటప్పుడు స్కౌట్ లో ఉండేదాన్ని. ఓకే, మీరెవరు భయపడకండి. మనమందరం కలిసి ఉంటే మనకేం కాదు. ఇంకో జీప్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. కానీ దానికి సమయం పడుతుంది, ఈలోగా చీకటి పడుతుంది. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడే ఉండి జంతువులకి బలి కమ్మంటారా? నాకింకా చచ్చేంత వయసు రాలేదు. మీరేం చేస్తారో నాకు తెలీదు, నేను మాత్రం ఆవిడతో వెళ్తాను. బాబుగారు ఆగండి. రండి హరిగా, రండి. మెల్లగా మెల్లగా. ఇదిగో మనం వచ్చేసాం. ఓకే, నువ్వు సిద్ధమేనా? ఈ చోట్ల నేను ఎప్పుడు నిద్రపోతూ ఉండేవాడివి. ఓ అలాగా, వావ్. ఇది నాదేనా? చిన్నపిల్లల మారిపోయాడు. సూపర్. ఓ ఇది నాకు గుర్తొచ్చింది. ఇలా చూడండి, ఇది నాకు గుర్తుంది. నేను చీకటే కదా నిద్రపోయేది. నిద్రపోయేవాడివి. నాయనా, ఇది నా పంజా గుర్తా? చాలా చిన్నదిగా ఉంది. చిన్నప్పుడు నిజే చిన్నదిగా ఉండేది కదా. చాలా చాలా చాలా చాలా చిన్నదిగా ఉంటుంది. నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయే ముందే ఆ గుర్తు పెట్టావు. అవును. అంటే నేను చాలా చిన్న వయసులో మిస్ అయ్యానా? నేను ఎలా మిస్ అయ్యాను నాయనా? అంత నా తప్పే. నేను కొంచెం శ్రద్ధ వహించి ఇందులో మీ తప్పేం లేదండి. మీ నాన్నగారు చేయవలసినవన్నీ చేశారు. మీ నాన్నగారు ఆ వేటగాళ్ళని గమనిస్తూనే ఉన్నారు. అడవి దాటి కూడా వెళ్లారు. ఆ సమయంలో ఆ వేటగాళ్ళు నిన్ను నిన్ను వాళ్ళు నిన్ను చంపుంటారనుకున్నావు. కానీ నా కుమారుడు ఆ వేటగాళ్ళతో యుద్ధం చేశాడు కదా. న్యూయార్క్ రాజుతో పెట్టుకుంటారా ఎవరైనా? సరిగ్గా చెప్పారు. దీన్ని నువ్వేమంటావో తెలుసా? ఫూఫీ. ఫూఫీనా? ఇప్పుడు వీడికి ఇదంతా అవసరం. ఇది నా ఫూఫీ, ఇవ్వండి. జుబాది వాడికి ఇచ్చేయండి. అవును, ఇది నాదే. నేను ఇవ్వను, నాకు మాత్రమే. నేను ఇవ్వను. సరే అలెక్స్, ఇప్పుడు నువ్వు నిద్రపో. రేపు చాలా ముఖ్యమైన రోజు, దానికి నీకెంతో శక్తి కావాలి. మీ నమ్మకాన్ని నిన్ను కాపాడతాను చూడండి నాయనా. ఆ నమ్మకం నాకు ఉంది, లేకపోతే మీ నాన్నగారు నిన్ను పంపించేస్తారు. మీరు చెప్పేది నిజమేనా? నువ్వు మమ్మల్ని గర్వపడేలా చేస్తావో నాకు తెలుసు. ఎందుకంటే ఈ ప్రతిభ నీ రక్తంలోనే ఉంది. బాగా నిద్రపోవాలకే. నా కుమారుడు, నా కుమారుడు, నా కుమారుడు ఒక రాజా, నా కుమారుడు ఒక రాజా. గుడ్ నైట్ మా. ప్రశాంతంగా నిద్రపోనానా? ఇక్కడ మనుషులు ఎవరు కనపడడం లేదు. పైగా అందరూ బాగా అలసిపోయారు. మనం దారి తప్పి వెళ్తున్నాం అనుకుంటాను. బామ్మగారు ఆగండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారో మీకు తెలుసా? తెలీదు, కానీ ఎంత దూరమైనా నేను ధైర్యంగా ఎంత వేగంగా వెళ్ళగలను. క్షమించండి, మిమ్మల్ని అడగడం నా తప్పే. మనుషులు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? సాయం చేస్తారా? మేము దారి తప్పాము. మేము కూడా దారి తప్పాము. చేయాలో అర్థం కావడం లేదు. అంత అయోమయంగా ఉంది. మా జీప్ ని వస్తువులని తీసుకెళ్లిపోయాయి. మా జీప్ ని కూడా అవే తీసుకెళ్లిపోయాయి. ఇప్పుడు మనం ఏం చేద్దాం? మా పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. అంత అయోమయంలో పడిపోయాం. మనం అడవిలో చిక్కుకుపోయాం. ఇక్కడ ఎలా ఉండగలం? ప్రకృతిని మనం ఎప్పుడూ తప్పు పట్టకూడదు. దాన్ని మనకి ఎలా అనుకూలంగా మార్చుకోవాలో తెలుసుకోవాలి. అందరూ వచ్చి కూర్చోండి. మనం న్యూయార్క్ కు సంబంధించిన వాళ్ళం. ఈ అడవిలో మనం స్వతంత్రంగా బతకగలం. మనకి ఆహారం కావాల్సి వస్తే వేటాడుకొని తిందాం. ఏమంటారు? మనం నిద్రపోవాలనిపిస్తే అనుకూలంగా మలుచుకుందాం. మనకి నీళ్లు కావాల్సి వస్తే ఒక డ్యామ్ ని నిర్మించేద్దాం. మన నగరంలో అవన్నీ చేయగలిగితే ఇక్కడ కూడా చేయగలం. ఏమంటారు? స్కిప్పర్, మనకు కావాల్సిన పార్ట్స్ దొరికాయి, కానీ పని పూర్తవడానికి టైం పడుతుంది. ఎంత టైం పడుతుంది? 69 సంవత్సరాలు అవుతుంది. 69 సంవత్సరాలు? లేదు లేదు, 6 నుంచి 9 సంవత్సరాలు. ప్రైవేట్, మన వానర్ సైన్యం ఎక్కడ? నిన్నటి నుంచి నేను వాళ్ళని చూడలేదు సార్. ఈ సమయానికి నాతో చెప్పకుండా ఎవరు ఇక్కడి నుంచి వెళ్ళకూడదు అన్నాను కదా. ప్రవేట్, వెంటనే బయటికి రా. ఇంకో నువ్వు నాతో రా. వాళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టి వెంటనే మనతో పాటు తీసుకురావాలి. అవసరం ఉండదు, మీకు సాయం చేయడానికి మేము చాలా మందిని తీసుకొచ్చాం. వానర్ సైన్యం అని పేరు పెట్టినందుకు తగినట్టున్నారు. సత్తా ఏంటో వాళ్ళకి తెలియదు. సమయాన్ని వృధా చేయకండి, పని మొదలు పెట్టండి. ఇప్పుడు మనం మూడు గ్రూపులుగా విడిపోతున్నాం. ఆల్ఫా గ్రూప్ షీట్ మెటల్ ఫ్యాబ్రికేషన్ మీరు చూసుకోండి, బీటా గ్రూప్ అసెంబ్లింగ్ పని మీరు చూసుకోండి, ఇక మీరేమో క్రాఫ్ట్ సర్వీస్ చూసుకోండి. ఎనీ డౌట్స్? మంచిది, పని మొదలు పెడదాం. నువ్వు చేసిన మంచి పనికి నీకు ముద్దు పెట్టాలనుంది. సరే పెట్టుకో, నాకు ఏ అభ్యంతరం లేదు. ఒక్క మాట చెప్తాను, బాగా వినండి. ఇలా తయారవడం పెద్ద విషయం కాదు. దీనికి కావలసిన సామర్థ్యం బ్లడ్ లో ఉండాలి. అలుపు లేకుండా పోరాడితే గెలుపు మీదే. అది మేం చూసుకుంటాం. అల్లకి, ఈ రోజు జరగబోయే ఉత్సవానికి నా శుభాకాంక్షలు. నీకేం కష్టంగా లేదు? ఇది నా కష్టం కాదు, నేను ఇలాంటివి ఆల్రెడీ చాలా చేశాను. ఏంటంటే, నువ్వు ఇందులో సరైన పోటీదారుని ఎంచుకోవాలి. అంటే నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఇది డాన్స్ పోటీ లాంటిదా? అదే కదా, డాన్స్ పోటీనా? అవును. సరే, నువ్వెందుకులు పడకు, డాన్స్ పోటీ అయితే అద్దర కొట్టేస్తా. నాకు సమవుజ్జి ఎవరో చెప్తావా? నువ్వు ముందే చెప్తే నేను ముందే ఎంచుకుంటా. నీకు సాయం చేయడం నాకు ఇష్టమే, కానీ అలా చేస్తే నియమాల్ని ఉల్లంఘించినట్టు అవుతుంది. నీకోసం ఉల్లంఘిస్తాను. నీ స్థానంలో నేనుంటే టీట్సీనే ఎంచుకుంటాను. టీట్సీనా? ఓకే, నేను దీన్ని బాగా గుర్తుంచుకుంటాను. నీ పేరు మకుంగా. థ్యాంక్ యూ, నిన్ను మర్చిపోను. నీకోసం నేను ఇది కూడా చేయలేనా? వెళ్ళి అదరగొట్టు. నో ప్రాబ్లం. 5, 6, 7, 8 నేను సాధిస్తాను, సాధిస్తాను, సాధించడానికే పుట్టాను. ఇప్పుడు మన వంశాచారాన్ని మొదలు పెడదాం. మీ అమ్మా నాన్నల పరువు నువ్వు నిలబెట్టాలి. నేను చెప్పాలనుకున్నది చెప్పేస్తా. సరే, ముందుగా ఇందులో పాల్గొనబోయేది ఎవరు? నేనేనైనా. ముందు నువ్వే పాల్గొ. అవును, నువ్వే. నీ పోటీదారుని నువ్వే ఎంచుకో. ఒక నిమిషం ఉండండి, ఆలోచిస్తాను. నేను వీళ్ళల్లో ఎవరిని ఎంచుకోవాలి? టిట్సీనా? నిరూపించాడు, వాడికి నిజంగానే ధైర్యం ఎక్కువ. టీట్సీని లేపండి త్వరగా. ఓ టీట్సీ, నువ్వేనా? సరే రా, ఏం కంగారు పడక, నేనున్నాను కదా, బాగా నేర్పిస్తాను. నీ బాగా వస్తుంది, భయపడకు. నీ టాలెంట్ చూపించు, చూపించు. ఆడడం మొదలెడదామా? అయినా నీకు ముందే చెప్పేస్తున్నానబ్బా, ఆడడం మొదలు పెడితే ముందు వెనుక కింద పైన చూడడం అస్సలు తెలీదు. నేను చెప్పింది దాని గురించి కాదు, ఫోన్ ఆడడం. ఓ, డాన్స్ ఫైటింగ్, దానికి కూడా నేను రెడీ. కంటే కూడా సరదాగా వెలకి తిరుగు. ఏదైనా ఇప్పుడే నేను కొంచెం ఫామ్ లోకి వస్తున్నాను. ముందు నడుం బాగా ఊపాలి, ఆ తర్వాత తిరిగి చూడాలి. ఏం జరిగిందో చెప్పమ్మా. అయ్యో, నేను ఈ పోటీలో గెలిచినట్టేనా? లేదు లేదు, ఏమి చేయకుండా ఎందుకు కోరుకున్నావు? నువ్వు ఒక మహారాజు అని చెప్పావు. ఒక మహారాజు ఎన్నడు ఇలా దెబ్బలు తినడు. అవును, నేను మహారాజునే, కానీ నేను న్యూయార్క్ కి. నన్ను స్టేజ్ లో అలాగే పిలుస్తారు, ఆ తర్వాత నేను అందరికి పోజులు ఇస్తాను. నాయనా, పోజులు ఇస్తావా? ఏంటిదంతా? అలకే పోటీలో ఓడిపోయాడు. ఇప్పుడు జూబా తన కొడుకుని ఈ ప్రాంతం నుంచే పంపించేస్తారనుకుంటాను. నేను ఇది ఊహించలేదు. జూబా, అలా చేయకండి. జూబా అలాగే చెయ్యాలి. సింహాలకి నాయకుడిగా ఉండేవాళ్ళు ఆ పద్ధతి పాటించాలి. ఇక నేను సింహాలకు నాయకుడిని కాదు. నైనా, మీరేం చేస్తున్నారు? లేదు నైనా, ఇలా జరగకూడదు. జూబా స్థానానికి ఎవరు రాబోతున్నారు? ఎవరైనా ఉన్నారా? త్వరగా చెప్పండి. ఎవరూ లేరా? మీకు అర్హత లేదు. సరే, మీరెవరు ముందుకి రాకపోవడం వల్ల వేరే దారి లేక నేనే ఈ బాధ్యత తీసుకుంటున్నాను. టీట్సీ, కిరీటాన్ని తీసుకురా. కొత్త నాయకుడైన నేను హేలకేని బహిష్కరిస్తున్నాను. తను మన జాతికి అవమానం. ఇప్పుడే ఇక్కడి నుంచి నిన్ను బహిష్కరిస్తున్నాను. ఇంకో 1000 ఏళ్ల వరకు జీవితాంతం నువ్వు ఇక్కడికి రాకూడదు. దూరంగా వెళ్ళండి, దూరంగా వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. నువ్వు ఈ విషయాన్ని ముందుగానే నాతో చెప్పుండొచ్చు కదా. నువ్వు నిజంగానే మహారాజువు కాదని నాతో చెప్పుండాలి. అక్కడికి వచ్చి ఫైటింగ్ చేయాలని మీరు నాకు ముందే చెప్పారా? అంతకు మించి ఇంకేం చెప్పాలి? కన్న తండ్రిగా మీరు నాకు అడ్వైస్ చేస్తుండొచ్చుగా. అంటే బాబు అలెక్స్ ఇది ఫైటింగ్ అని చెప్పుండొచ్చుగా. నువ్వు సింహానివే కదా. అవును, నేను ఇంకో సింహంతో ఎప్పుడు ఫైటింగ్ చేయలేదు. అలాగే ఇంకో విషయం కూడా తెలుసుకోండి, మీ ఫ్రెండ్ మక్కుంగా ఉన్నాడే, అతనే నన్ను అక్కడ ఇరికించాడు. అతను అలా చేయకుండా ఉంటే నేను. నువ్వు నిజమైన సింహానివేనా? నన్ను పూర్తిగా మాట్లాడు. నువ్వు మీరు అడిగిన ప్రశ్న కరెక్టే. నేను వెళ్తున్నా. చాలా సంతోషం. సాంగ్ సూషర్, కాస్త ముక్కడి గోకుతావా? స్టీవెన్, నువ్వు ఆడు తప్పు. పర్వాలేదే, నువ్వు అన్నిటినీ గమనిస్తున్నావు. బ్రౌన్ కలర్ డాట్స్ నా ఒంటి మీద ఫుల్ గా ఉంటాయి. నేను కొద్ది రోజుల్లో నువ్వు పూర్తిగా నయమైపోతావు. వద్దు టీము, ఇక జీవితం అంతా నీకు ఎటువంటి సమస్య రాదు. వెళ్ళి పాట పాడి సంతోషంగా ఉండు. వెళ్ళి అదరగట్టు చిన్నారి. మీ భుజం మీద మచ్చ చూస్తుంటే మీకు రాకూడదు ఏదో వచ్చినట్టు అనిపిస్తుంది. దిగులు పడకు, నేను ఒక డాక్టర్ని, నాకు ఎలాంటి రోగాలు రావు. అసలు ఏమీ అడగకు. ఎందుకు ఇలా నుంచున్నావు? నేను నీకు సాయం చేస్తాను. ఇలా చూడు, ఇంతకు ముందు ఇక్కడ ఉన్న డాక్టర్ కి ఇలాగే ఉండేది. సోమవారం ప్రాణాలతో ఉన్నాయనా, బుధవారం కల ప్రాణాన్ని పొందే. బుధవారం ప్రాణాలతో లేదా? నేను ఊపిరి పీల్చుకోగలుగుతున్నాను. థ్యాంక్ యూ డాక్టర్. అయితే అయితే మీరు చెప్పిందంతా నిజమేనా? నువ్వు త్వరలోనే నయమవుతావు, దిగులు పడకు. ఇంకా 48 గంటల టైం ఉంది. కానీ నేను ఇంతవరకు దాని గురించి వినలేదు. నా దగ్గర దానికి ఎటువంటి మెడిసిన్ కూడా లేదు. నేను వెంటనే వెళ్ళి స్కాన్ తీయాలి. నీ సింహం ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడిని వెళ్ళి అడుగు. మేము చెయ్యం. ఇలా ఎవరైనా చేయడం మీరు ఇంతకు ముందు ఎప్పుడు చూసి ఉండరు. ఇది న్యూయార్క్ లో నేర్చుకునే విద్య. మరొకటి ఒకసారి ప్రయత్నిస్తే పోలా. మీరు ఎంతైనా ప్రయత్నించండి, కానీ దీనికి ఎన్నో ఏళ్ల శిక్షణ కావాలి. నేను కూడా ఎన్నోసార్లు ప్రయత్నించాను తెలుసా. మన నోటిని మనం ముందుగా కరెక్ట్ పొజిషన్ లో ఉంచుకోవాలి. ఆ తర్వాత నోటిని ఇలా పెట్టుకుంటేనే మన నోటిని కరెక్ట్ గా ఊడగలం. అటువంటి మీరందరూ ఎలా ఇంత త్వరగా దీన్ని తేలిక నేర్చుకున్నారు? నేను మీకు నాకు తేడా ఉందేమో అనుకున్నాను. మనకెవరూ నేర్పించక్కర్లేదు, ప్రతిభ మనలోనే ఉంది. మనం ఏదైనా సరే సాధించగలం. ఏంటి, మనమందరం ఒకటేనా? ఇది చాలా బాగుంది కవస్కి, కానీ ఇది ఎగురుతుందా? ఎగురుతుంది, కానీ మనం దీన్ని మడవాలి. ఇటు ఇటు ఇక ఇటు. చాలా బాగుంది. నిజంగానే అది పాడు జన్మ. మా నాయన నేనెందుకు పనికిరాను అంటున్నాడు. మా అమ్మ నాన్నల్ని అనవసరంగా బాధ పెట్టేశా. ఇదిగో నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. అవును తప్పే, నాకు కూడా ఆ సంగతి తెలుసు మిత్రమా. దాన్ని ఎలాగైనా సరిచేయాలి. అలెక్స్, నేను నీ దగ్గర ఒక విషయం చెప్పాలి. హేయ్ ఫ్రెండ్స్, ఈ చోటు బాలే ఉంది కదా. అంతగా నీకు నచ్చింది ఏమిటో? ఏంటో చెప్తా నాగడి, నేను చెప్తే మీరు అస్సలు నమ్మరు. నేను మోటో మోటోతో డేట్ కెళ్ళాను. ఎవరు మోటో మోటో? వాడు చాలా పౌడుగా అందంగా హ్యాండ్సమ్ గా ఉంటాడు. మోటో మోటో అంటే ఏంటి తెలుసా? ట్విన్స్ అంటే దానికి అర్థం హాట్ హాట్ హాట్ హాట్. నా బాగానే అర్థం చేసుకున్నావే. ఈ చిన్న విషయం కూడా నేను అర్థం చేసుకోవాలి. తర్వాత నువ్వు ఆ మోటో మోటోతో హ్యాపీగా ఉండు గ్లోరియా. అసలు ఏమైంది మెల్మన్, జాలీగా ఉండేటప్పుడు ఎందుకు ఇలా మాట్లాడతావు? నేను డల్ గా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు సంతోషంగా ఉంటున్నావు? నా సంతోషాన్ని మీ దగ్గర తప్ప ఎవరి దగ్గర షేర్ చేసుకుంటాను? ఓ ఓ ఓ, ఓర్పుగా ఉండండి. ఓ శాంతంగా ఉండండి, శాంతంగా ఉండండి. రాన్ రాను, నువ్వు చాలా ఎక్కువ కోపపడుతున్నావు మెల్మన్. నాకు నీకు నేనంటే నచ్చదు. నీకు ఎలా మోటో మోటో నచ్చారు కదా? అవును కండి, నీ కొడవాళ్ళంటేనే నువ్వే చెప్పు. అవును, ఏం చెప్పావు నాకు అర్థం కాయ్యేలా చెప్తావు. అంటే నేను మోటో మోటో దగ్గరికి వెళ్ళిపోనా? సరే సరే, అలాగే వెళ్ళిపో. ఎవరు స్నేహితుల మధ్య ఇలా గొడవ రాకూడదు. ఒక నిమిషం ఆగండి, మార్టీ చెప్పేది కరెక్టే. మార్టీనా? మార్టీనా? మార్టీ, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కొంచెం చెప్తారా? నువ్వు ఇక్కడికి ఎలాగా? ఔ అంటే నా పక్కన నువ్వు కాదా? నువ్వే నువ్వే అనుకుని మాట్లాడా అంతే. ఔ, వాణ్ణి చూసి నేనని నువ్వు అనుకున్నావా? నిజమా? కాదు కాదు, అంటే నేను అవును అవును, కానీ మీరిద్దరు చూడడానికి ఒకేలా ఉన్నారే. చూడడానికి ఒకేలా ఉన్నావా? మీరిద్దరు చూడడానికి ఒకేలా ఉన్నారు, అందుకే సమయ కన్ఫ్యూషన్. మాటి, మీరిద్దరు చూడడానికి ఒకేలా ఉన్నారు, ఒకేలా కనిపిస్తున్నారు, ఒకేలా నవ్వుతున్నారు. మీరు మాట్లాడే విధానం కూడా ఒకేలా ఉంది, అందుకే నేను కన్ఫ్యూజ్ అయ్యాను. కన్ఫ్యూజ్ అవడంలో తప్పు లేదు కదా మాటి? అంటే నా దగ్గర ప్రత్యేకత ఏదీ లేదంటున్నావు కదా? నేను కూడా మిగతా జీబ్రాస్ అలాగే అంటున్నావు కదా? కాదు, నువ్వు కొంచెం ప్రత్యేకమైన వాడివే. ఎలా? ఓకే ఓకే, ఆ ప్రత్యేకతను నేను చెప్పలేను. కావాలంటే మాటి, నీ మెళ్ళో ఒక బెల్ కొట్టుకుంటావా? సారీ, కట్టుకుంటావా? ఏంటి బెల్ల? ఆ బెల్ దూపోని గంట కొట్టుకుంటావా? లేదు, నేను ఒక టీషర్ట్ వేసుకుంటాను, దాని మీద నేను తెలివి తక్కువ ఉండని ప్రింట్ చేస్తాను. నేను అలాంటి వాడిని కాదు. నేను అనేది నిన్ను కాదు, అదిగో వాణ్ణి. చాలు మాటి, నువ్వు నీ ఫ్రెండ్స్ తో అక్కడెక్కడ ఆడుకుంటూ తిరుగుతూ ఉన్నావు, కానీ నేను నా జీవితంలో చాలా గడ్డు రోజులను ఎదుర్కొన్నాను తెలుసా? ఎప్పుడు నువ్వు నీ గురించి ఆలోచిస్తావు కదా? నాకెదురైన కష్టాలు నీ కష్టాల కంటే చాలా ఎక్కువ తమ్ముడా. సరే, మీ ఇద్దరి మధ్య ఉన్న తేడాన్ని నేను గుర్తించలేకపోయినా దానికి ఇప్పుడేమంటావు? ఓ వెళ్ళిపోయావా? చాలా సంతోషం మాటి, అలాగే వెళ్ళిపో. అలాంటి పనులు చేయడం నీకు బాగా తెలుసు, న్యూయార్క్ లో అలాగే చేసావు కదా. నేను ఇక్కడే ఉన్నాను, నువ్వు ఇకేం చెప్పక్కర్లేదు. ఓకే, వారిని నీ ప్రాణమిత్రుడు తనకు వచ్చిన సమస్యని ఒంటరిగానే ఎదుర్కొంటాడు. నీ సాయం ఏమీ అక్కర్లేదు, నువ్వేం దిగులు పడక్కర్లేదు. అర్థమైందా? సంతోషం, వెళ్ళు. నా సమస్యను పరిష్కరించడానికి కూడా నువ్వు అక్కర్లేదు. ఇంకో విషయం, ఎంత మంది వచ్చినా సరే నిజమైన మాటిని కనిపెట్టడం నా వల్ల కాదు. మాటి, నువ్వు అవునా కాదా చెప్పాల్సిన అవసరం నాకు లేనే లేదు. వెళ్ళపించింది చాలు, ఇక నా కంట పడకు, వెళ్ళు. మాటి, నన్ను వదిలి వెళ్ళొద్దు. కాబట్టి అవసరమైన ఏర్పాట్లన్నీ చేసి వీళ్ళందరినీ ఇక్కడ నుంచి తరిమేసేయ్. ఓ, ఇక్కడ ఎవరో ఒక అందమైన తలని వదిలేసి వెళ్ళిపోయారు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇష్టానికి మాట్లాడుకోండి, నేను ఇంకాసేపట్లో చనిపోతాను. నాకు రోగం వచ్చేసింది తెలుసా? ఇంకా 2 రోజుల తర్వాత నేను ప్రాణాలతో ఉండను తెలుసా? వినడానికి కష్టంగానే ఉంది. ఓ, ఒకవేళ ఈ కింగ్ జూలియన్, అంటే అది నా పేరే, 2 రోజులు ప్రాణాలతో ఉంటాడని తెలిస్తే నా కలలన్నీ నెరవేరాలని ప్రయత్నం మొదలు పెడతాను. ఏ విధంగా? ఈల వేయడంలో నాకన్నా మించిన వాళ్ళు ఉండకూడదు అనుకుంటూ ఉంటాను. ఇప్పుడు కూడా నేను బాగానే ఈల వేయగలను, కానీ ఇంతకన్నా బాగా ఈల వేయాలని నా కోరిక. ఒకసారి చూస్తావా? ఇంకా నేనేమేం చేయగలను తెలుసా? నేను తిన్నగా పక్క దేశంలోకి వెళ్ళి దేశం సుభిక్షంగా ఎలా ఉండాలో సలహాలు చెప్తాను. వాళ్ళకి వినడం ఇష్టం లేకపోయినా చెప్తాను. మీరు రాజు కాబట్టి ఏదైనా చేయగలరు. అవును, నువ్వేమీ రాజువి కాదు, దిగులు పడుతున్న ఒక తలవి. కానీ నువ్వు చావడానికి ముందుగా చెయ్యాల్సింది ఏదో ఒకటి ఉండే ఉంటుంది. ఉంది, నేను చేయడానికి ఒక విషయం ఉంది. కానీ నాతో చెప్పు. లేదు లేదు, నన్ను వదిలేయండి. నా వల్ల కాదు, అంటే గ్లోరియా మీద నాకున్న ప్రేమని తనతో నేను చెప్పలేకపోతున్నాను. అదే అంటే గ్లోరియా మీద నాకున్న ప్రేమని తనతో చెప్పలేకపోతున్నాను. నాకు తనంటే చాలా ఇష్టం. అయితే నాతో చెప్పదులే. ఓ అమ్మాయి అమ్మాయి గురించి చెప్తున్నావా? నువ్వు అమ్మాయి గురించి చెప్తున్నట్టు నాతో చెప్పలేదే. అరే ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఎలాగా చనిపోతావు, చనిపోయే ముందు చెప్పొచ్చు కదా. అలాగా? అవును కదూ, మీరు చెప్పింది కరెక్టే. ఇలా చూడు, ఆ అమ్మాయి ముందు ఇలా ధైర్యంగా నడిచి వెళ్ళు సరేనా? తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, తర్వాత మెల్లగా మోకాళ్ళ మీద కూర్చో. తిన్నగా కూర్చోవాలి, అర్థమైందా? అలాగే కూర్చుని తనని దగ్గరికి లాక్కోవాలి. ఇద్దరి మధ్య కేవలం పెదవుల గ్యాపే ఉండాలి. ఆ తర్వాత నువ్వు తనని ఎంతగా ద్వేషిస్తున్నావో చెప్పు. కాదు, యాక్చువల్గా తనంటే నాకు చాలా ఇష్టం. ఓహో, అదా విషయం. నేను పొరపాటు పడ్డానులే, ప్రేమిస్తున్నానని చెప్పడానికి ఇంత ఆలోచించాలా? నేను చెప్పేది జాగ్రత్తగా విను, ముందు అందులోంచి బయటికి రా. చెప్పేది వినిపిస్తోందా? వినిపించలేదనుకుంటా. వినిపడి ఉంటుందిగా. వినిపించింది. అయితే బయటికి రా. అయితే బయటికి రా. లేస్తున్నాను, ఇంకా వస్తున్నా. నేను ఇప్పుడు ఈ లోతు నుంచి లేస్తున్నాను. నేను లేస్తున్నాను మోరీస్. అలాగే ఇప్పుడు చిన్నగా నువ్వు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తున్నావు. ఫీల్ అవుతున్నావా? తిరుగుతుంది. నువ్వు తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నావు. నేను తనతో చెప్తాను. ఇప్పుడు నువ్వు తనతో ఏం చెప్పాలంటే, నేను నీ ప్రేమలో పడిపోయాను అని చెప్ప. తప్పకుండా చెప్తాను. నేను ఎవరో నిరూపిస్తాను, తను నా సొంతం చేసుకుంటాను. ఆ చిన్న తల నాకు బాగా నచ్చింది. She loves my eyes. She loves me. She loves my thighs. She loves my roundness. She loves that I'm chunky. She loves that I'm plumpy. She loves my heftiness. She loves my zestiness. She loves me restlessly. She loves me forever. She loves me. Cause she loves me. Mojo, Mojo. నేను నిన్న ఒక ముఖ్యమైన విషయం అడగాలి. అదేంటండి? ఒకవేళ ఇక మీదట నేను ఇక్కడే ఉండిపోవాల్సి వస్తే నువ్వు నన్ను ఇలాగే ధైర్యంగా అడుగు, నేను నెరవేరుస్తాను. కానీ ఎలా అడగాలో తెలియటం లేదు. చాలా అడగాలి. అడిగినా పర్వాలేదు, నీకు ఇష్టమైన సమాధానమే చెప్తాను. అందుకని నువ్వు ధైర్యంగా అడుగు. సరే, అడుగుతాను. నా దగ్గర నీకు బాగా నచ్చిన విషయం ఏంటి? అది నేను చూసిన వాళ్ళలో నువ్వే చాలా అందగత్తెవి. అలాగా? అయితే ఇంకా చెప్పు. చెప్తాను విను. నువ్వు చూడటానికి తమాటాలా ఉంటావు. అవునా? అంటే నువ్వు లావేం కాదు. నువ్వు అలాగే అన్నావు. అవును, కరెక్టే. ఇక దీని గురించి మాట్లాడకు. గ్లోరియా, గ్లోరియా మెల్మన్, నేను ఇతో చెప్పాను కదా, తనే తనే మోటో మోటో. ఓ, మోటో మోటో ఇతనేనా? మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉంది. నేను నేను ఇక్కడకి. నువ్వు క్షమాపణ చెప్పద్దు. ఓ యా యా, ఓకే. నువ్వు ఒప్పుకుంటావా? ఓకే ఓకే, సంతోషం. ఓ ఓకే, అయితే నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను. సరే బయలుదేరు, మాకు ఇక్కడ చాలా పనులు ఉన్నాయి. కాదు కాదు, నేను తప్పకుండా చెప్పి తీరాలి. ఇలా చూడు మోటో మోటో, నువ్వు తనని రానిలా చూసుకోవాలి సరేనా? ఎందుకంటే నీకు మంచి అమ్మాయి పార్ట్నర్ గా దొరికింది, అర్థం చేసుకో. నాకు ఇలాంటి ఒక అమ్మాయి పార్ట్నర్ గా దొరికిందంటే తనకి రోజు పువ్వులు ఇస్తే అదరగొట్టేస్తాను, అర్థమైందా? అది కూడా మామూలు పువ్వులు కావు. ఓకే, తనకి నచ్చింది ఆల్ కిడ్స్. తెల్లగా ఉంటుంది, బెడ్ లో కూర్చొని బ్రేక్ఫాస్ట్ తింటుంది. డీప్ టోస్ట్, ఆరు లోఫ్, రెడ్ సైడ్ లోనే బటర్ ఉంటుంది, అది కూడా కరెక్ట్ గా ఉండాలి. తను ఏడిస్తే తనకు ముందు నేను ఏడుస్తాను, ఎందుకంటే నేను బెస్ట్ ఫ్రెండ్ గా ఉంటాను. ఇంకా తనని రోజంతా ఎలా సంతోషంగా ఉంచాలి అని నేను ఆలోచిస్తూ ఉంటాను. తన చిరునవ్వుని రోజంతా చూస్తూ ఉండిపోతాను. అంటే నీ స్థానంలో నేనుంటే నేను ఇవే చేస్తానన్నాను, కానీ నేను లేను, నువ్వే చెయ్యాలి సరేనా? సరే. ఏంటి వాడికి తన మీద ఎంత ప్రేమ? అదే సరే, గాని ఎందాకేమన్నాను? నేను లావుగా ఉంటాను. నన్ను చూసి షాక్ తిన్నావా ముఖంగా? ఈ రోజు అటో ఇటో తేల్చుకోవడానికే వచ్చా. నిజమైన సింహాన్ని చూస్తావా? నా శక్తి ఏమిటో చూస్తావా? ఇదిగో ఎలా ఉంది, బాగుందా? ఇది అందరి ముందు నన్ను ఫూల్ చేసినందుకు, ఇది మా నాన్న పదవిని లాక్కున్నందుకు, ఇది నా కుటుంబాన్ని అవమానించినందుకు, ఇది నిన్ను నమ్మినందుకు, నా గొంతు కోసమే అందుకు. వచ్చిన పని అయిపోయిందిగా, ఇంకా ఆలస్యం ఎందుకు? ఎగిరి వెళ్ళిపోండి, తిరిగి పందల్లారా. ఇందులో ఉన్న నీళ్లు ఎండిపోయాయి. ఇంతవరకు ఎప్పుడు ఇలా ఇక్కడ నీళ్ళు ఇంకిపోలేదు. చనిపోవడానికి చాలా గోతులు కావాలి. ఈ విధంగా ఎలా జరిగింది? తప్పుకోండి, ఇక్కడ ఏం జరుగుతోంది? నీళ్ళన్నీ ఎండిపోయాయి. ఇందులో ఉన్న నీళ్లు ఒక్కరికి కూడా సరిపోవు. అవును, నువ్వు చెప్పేది నిజమే షర్లీ. అందరూ నోరు మూయండి, చెప్పేది వినండి. ప్రస్తుతం ఈ సమస్యకి మన దగ్గరున్న పరిష్కారం ఒక్కటే. అందుకు మనందరం కలిసి యుద్ధం చేయాలి. బతకడానికి మార్గం చెప్పమంటే చావడానికి చెప్తున్నారు. సరిగ్గా చెప్పావు షర్లీ. క్షమించండి, ప్రాణాలతో ఉండాలంటే నీతి న్యాయం చూడకూడదు. నేనే మీ నాయకుణ్ణి. అందుకు కారణం డాన్స్ ఆడడం మాత్రమే తెలిసిన ఆలకి. అర్థం చేసుకోండి మకుంగా, మాకు తాగడానికి నీళ్లు ఇక్కడే దొరుకుతాయి. నీకు దాహంగా ఉంటే మన ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్లి నీళ్లు తాగు. నేను జస్ట్ అలా బయటికి వెళ్ళొచ్చాను, ఇంకా ప్రాణాలతోనే ఉన్నాను. ఈ విషయంలో నేను మీకు హెల్ప్ చేస్తాను. దీనికి ఏదైనా పైప్ ఫిక్స్ చేద్దాం. న్యూయార్క్ లో మేము అలాగే చేస్తాం. నేను కావాలంటే హాఫ్ రివర్ కి వెళ్ళి. హాఫ్ రివర్ కా? నువ్వా? అవును నేనే. ఎలాగైనా సరే ఈ ఏరియాకి నీళ్లు తెస్తాను. అలాగా, నీకు ఆ కిరీటం అసలు ఎందుకు వచ్చిందో నీకు తెలుసు కదా. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోయావా? బిచ్చల విడిగా బెకిల్లా, నువ్వెంత నవ్వుకున్నా సరే నాకు దాని గురించి దిగుల్లేదు. అతి త్వరలో నా సత్తా ఏంటో చూస్తావు. నీకు డాన్స్ ఆడడం మాత్రమే తెలుసు. నీకు మా గురించి దిగుల్లేదు. చాలు, ఆపండి. ఈ విషయం గురించి జూబా దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను. మార్టీ, అందరూ ఇలా చూడండి, నన్ను చూడండి. హాయ్, ఇక్కడ మార్టీ ఉన్నాడా? పర్వాలేదు, కంగారు పడకండి. ఒకవేళ మీరు చూస్తే అలెక్స్ చివరి విడుకోలు చెప్పాడని చెప్పండి. వద్దొద్దు, ఈ చివరి విడుకోలు నేనే స్వయంగా చెప్పాలి. అసలు నువ్వు ఏమంటున్నావు? మాటి, నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు. ఎక్కడున్నావు? ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోవడానికి ముందు నీకు ఒకే ఒక విషయం చెప్పాలి. నువ్వు నాకు దొరికిన గొప్ప మిత్రుడివి. నువ్వు నాకు తోడుగా ఉండి నా సమస్యలన్నింటినీ పరిష్కరించిన వాడివి. నీకు అలాంటి సమస్యలుంటాయనుకోలేదు, కానీ నువ్వు సహాయం కోరినప్పుడు నేను అక్కడ లేను. జూలో కూడా అలాగే చేశాను. నేనొక మంచి మిత్రుడినే కాను, పెద్ద స్వార్థపరుణ్ణి మార్టి. కానీ నువ్వు నిజానికి అలాంటి వాడివి కాదు తమ్ముడు. నువ్వు యుగానికి ఒక్కడివి. చాలా సెంటిమెంట్ గా మాట్లాడుతున్నాడు, నాకు ఏడుపు వస్తోంది. నువ్వు నీ ముఖాన్ని చూపిస్తే నువ్వెక్కడున్నావో నేను కనిపెట్టేస్తాను. అక్కడున్నాడు. కనిపెట్టేశాను. నువ్వే, అది నువ్వే, నువ్వే మార్టి. అవును, ఖచ్చితంగా నువ్వే, డౌటే లేదు. అక్కడున్నావే. 12వ రో లెఫ్ట్ నుంచి నీ నెంబర్ 203. నేను నిన్ను కనిపెట్టేశాను మార్టి, నువ్వేనా నాకు తెలుసు. నీ గొప్పతనం ఏంటో చెప్పనా? వీళ్ళంతా తెల్లగీతల మధ్య నల్లగీతలు ఉన్నవాళ్ళు, కానీ నువ్వు నల్లగీతల మధ్య తెల్లగీతలు ఉన్నోడివి. నువ్వు అనితర సాధ్యుడివి. నువ్వెప్పుడు అలాగే జీవించావు. మ్యూజిక్ లో నీకు మంచి టేస్ట్ ఉంది, కానీ మిత్రుల్ని ఎంచుకోవడంలో లేదు. నేను చెప్పేది గ్లోరియా మెల్మెన్ల గురించి కాదు, నా గురించి. నీతో పాటు నేనే వస్తాను. వద్దు తమ్ముడు, నువ్వు అక్కడికి రాకూడదు. నీకు మరో మార్గం లేదు బాబు. లేదు, వజ్రాలు వైడూరాలు మాత్రమే ఉన్నాయి. దయచేసి నమ్మకాన్ని కోల్పోకండి. పడకండి, నేను మీకు సహాయం చేస్తాను. మీకు నీళ్లు కావాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. నేను అంటే మీకు నచ్చిన కింగ్ జూలియన్ నా మిత్రుల కోసం నేను ఒక చిన్న త్యాగం చెయ్యబోతున్నాను. నేను నీళ్ల దేవుణ్ణి కలవబోతున్నాను. అది ఎక్కడంటే అగ్ని పర్వతంలో. అక్కడికి వెళ్తే ఏం దొరుకుతుంది? ఇది మంచి ప్రశ్న. నన్ను నేనే త్యాగం చేసుకుని ఆ అగ్ని పర్వతంలోకి వెళ్తాను. ఆ తర్వాత అక్కడున్న దేవుడు నా త్యాగాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తాడు. నువ్వు మంచివాడివి, నిన్ను నువ్వే త్యాగం చేసుకున్నావు. ఇంకోసారి త్యాగం చేసుకుంటావా? అక్కర్లేదు, ఒక్కసారి చాలు. మళ్ళీ త్యాగం చేసుకున్నా నేను తట్టుకోలేను. ఇంకోసారి నువ్వు త్యాగం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఎలా అయిపోయావో చూడు. ఇంక నువ్వు త్యాగం చెయ్యొద్దు అంటాడు. దేవుడు నా త్యాగాన్ని అంగీకరిస్తాడు, నేను మంచివాణ్ణి అనుకుంటాడు. అప్పుడు కొద్దిగా నీళ్ళిస్తాడు. ఆ నీళ్లు నేను మీకిస్తాను. చెయ్యదు. లేదు, చేస్తుంది. ఏమంటావు మొరీస్? 50% ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఆ అగ్ని పర్వతంలోకి వెళ్ళడానికి నాకు ఒకళ్ళు కావాలి. దేవుడు వాళ్ళని అంగీకరించాలి. మీలో ఎవరైనా ఉన్నారా? చేతులెత్తండి. ముఖ్యంగా ప్రేమలో పడని వాళ్లే కావాలి, ఎందుకంటే వాళ్ళు చావుకి సిద్ధపడాలి. అసలు సిసలైన కథానాయకుడు. నేను చేస్తాను. నేను బతకడానికి కారణం డాక్టర్సో లేదా మందో కాదు, నువ్వు ఒక్కదానివే కారణం గ్లోరియా. నిన్ను రోజు చూడటమే కారణం. నీ వల్లే నేను బతికి ఉన్నాను. రోజంతా ఇలాగే కూర్చుంటారా? కోపడితే ఏమిటర్థం? ఇలా చూడండి, ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. అప్పుడు తప్పకుండా మన అబ్బాయి మన దగ్గరికే వస్తాడు. ఆ నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోకండి. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇంతకు ముందు ఒకసారి వాడు మనకి దూరం అయ్యాడు, మళ్ళీ అలా జరగకూడదు. నీకు ఏం కావాలి మకుంగా? సమస్య వచ్చింది. నీళ్ల కొలను ఎండిపోయింది. ఎండిపోయిందో? అందుకు అవకాశమే లేదు. ఇప్పుడు అక్కడ నీళ్లు లేవు. సరే, ఇప్పుడు నువ్వే నాయకుడివి మకుంగా. ఏం చెయ్యాలనుకుంటున్నావు? మీ కొడుకు అలకి పరిష్కరిస్తానన్నాడు. తను నదికి వెళ్ళాడు. తన చోటులోంచి బయటకు వెళ్ళాడు. నేను తనని ఆపాలనుకున్నాను. ఇది ఆత్మహత్యతో సమానమని చెప్పాను, కానీ తను మీ దగ్గర నిరూపించుకోవాలనుకుంటున్నాడు. అతను ఈ చోటికి రావచ్చు, అందుకని నువ్వు ఎక్కడే ఉండు. త్వరగా వెళ్ళండి జూబా. అన్నాకు చాలా దాహంగా ఉంది. ఈ చోటను చూస్తుంటే నీకు భయం వేయడం లేదా? భయపడితే అనుకున్న పని పూర్తి చేయలేం. వేటగాళ్ళకి మనం వచ్చిన విషయం తెలియకూడదు. కానీ మన వెతుకని ఈ పని చేస్తున్నా. ఎందుకంటే మాటి, మా నాయన దగ్గర నేను ఒక నిజమైన సింహాన్ని నిరూపించుకోవాలి మాటి. ఏయ్, కానీ నువ్వు ఒక సింహానివి కదా అలెక్స్. నువ్వు చెప్పింది నిజమైన సింహాన్ని, కానీ నిజమైన సింహం నాలాగా డాన్స్ చేయదు కదా మాటి. మా నాయన అలాగే అనుకుంటున్నాడు. కానీ న్యూయార్క్ లో ఉన్న ప్రజలందరూ నిన్ను పూజిస్తున్నారు కదా. అది న్యూయార్క్, ఇది ఆఫ్రికా. ఇక్కడ అలాంటి ఆటలన్నీ సాగవు. మాటి, మనం వచ్చేసాం. ఇదిగో ఇదే నది, రా వెళ్దాం. ఓ, మనకి నీళ్లు దొరికాయి. మాటి జాగ్రత్త, అలా చూడు. వాళ్ళెవరో తెలుస్తోందా? బాగా ఇంతేనా? ఇది సరిగ్గా రాలేదు. ఇటు అలా నాకు చూపిస్తాను. మనకు బాంబు కావాలి. నీ దగ్గర బాంబు ఉందా? ఉంది, కానీ నేను దాన్ని ఈ రోజు ఉదయాన్నే వాడేశాను. మనుషులు లేదు, నేను వెళ్ళలేను. సహాయానికి ఎవరన్నా తీసుకురా, త్వరగా వెళ్ళు. వీళ్ళకి దొరకకుండా ఓకే, నేను ఇప్పుడు తూకుతాను. ఓకే ఓకే ఓకే, రెడీగా ఉండు మెల్వేష్, రెడీగా ఉండు మెల్వేష్. నేను దూకబోతున్నాను, నేను దూకబోతున్నాను. ఏమైతే అందరూ డాన్స్ చేస్తున్నారు? జో ఏంటి డాక్టరా, మీరు చనిపోయారు అనుకున్నావే? ముందు నేను అలాగే అనుకున్నాను, కానీ తర్వాతే తెలిసింది నాకు ఏ రోగం లేదని. అయితే మెల్మెన్ కూడా చనిపోడా? మెల్మెన్ చనిపోడు. ప్లీజ్ కాస్త దారి వదలండి, జరగండి మెల్మెన్, జరగండి జరగండి, దయచేసి ఆపండి జూలియన్, అతన్ని ఎలాగైనా ఆపండి. ఇవన్నీ మూఢనమ్మకాలు. సావడానికి సిద్ధపడ్డ జిరాఫీని నీళ్ల కోసం అగ్ని పర్వతంలో పడేయడం మూఢనమ్మకమా? నువ్వు ఈ పని చెయ్యదు. ఒక నిమిషం, నా మనసు నొప్పుతుంది. రెండోది, ఇంకా 18 గంటలు చెప్పే నేను ప్రాణాలతో ఉంటాను. మెల్బెన్, నాకు ఇప్పుడే అర్థమైంది. ఇంతకు ముందు నువ్వు నా గురించి చెప్పిన విషయాలన్నీ నిజమేనా? నిజమే. అర్థం చేసుకోకుండా తప్పు చేశా. ఏమంటున్నావు? నాకు సరైన తోడుని వెతుక్కోవడానికి ప్రపంచం అంతా తిరిగాను, కానీ నాకు తగిన వాడు నా పక్కనే ఉన్నాడని నేను గ్రహించలేకపోయాను. అంటే నువ్వు నా మనసుని అర్థం చేసుకున్నావా? అయితే ఇక నువ్వు నేను కలిసి ఉండొచ్చు కదా. ప్రాణాలతో ఉన్నంత వరకు నేను నిన్ను వదలను. ఆ అమ్మాయి వచ్చి ఒక మంచి పని చేసింది. ఇరుక్కున్నాడు, మనం అందరూ వెటరీ నది దగ్గరికి వెళ్ళాలి. మన ప్లేన్ రెడీ అయిపోయిందో? ఇంకా ప్లాన్ ఉంది, పదండి వెళ్దాం. నేను మా కోరికలు నెరవేర్చేంత వరకు మేము ఏమి చేయము. ముందుగా కాన్పులకి సెలవు కావాలి. కాన్పులకి లీవ్ కావాలా? మీరు మగవాళ్ళకే ఇలా చూడండి, మనం కాపాడడానికి వెంటనే ఏదో ఒక పథకం వెయ్యాలి. వీళ్ళందరూ సహకరించేంత వరకు నేను మరో పని చేయలేను. ఆ ప్లేన్ ని మీరు సరిచేసి ఇవ్వకపోతే నేను మిమ్మల్ని ఏం చేస్తానో నాకే తెలియదు. ఓ సీరియస్ గా మాట్లాడుతున్నప్పుడు కామెడీ చేయకండి. ఇలా చూడండి, మీకు నేను సెలవు ఇవ్వను. సవానాలో ఈ ఫోటోని ఎవరు చూడడం మీకు ఇష్టం ఉండదు అనుకుంటాను. ఓకే ఓకే, మీరు అడిగిన లీవ్ తీసుకోవచ్చు. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి తీసుకువెళ్తున్నారు చెప్పండి మిమ్మల్ని. అయ్యో వద్దు, ప్లీజ్ వద్దు వద్దు, అలా చేయకండి, వద్దు, ఇలా చేయకూడదు, తప్పు. చూసారుగా, మనం స్వతంత్రంగా జీవించగలం. సరే, సింహం మాంసం అంటే ఎవరికి ఇష్టం చెప్పండి? మేము సింహాన్ని తినాం. దిగులు పడకండి, అది చికెన్ లాగే ఉంటుంది. తను చెప్పేది వినకండి, తనకు బుర్ర చెడిపోయింది. ప్రజలారా, నేను న్యూయార్క్ సిటీ నుంచే వచ్చాను. నేనే అలెక్స్ అలైన్, సెంట్రల్ పార్క్ జూలో ఉంటానే. అయ్యో అయ్యో, నీ మనసులో ఏమనుకుంటున్నావు? ఇక్కడికి రాకూడదని నీకు తెలుసు కదా. నేను చెప్పేది వెనకే ఉండు. అది కాదు, వీళ్ళంతా న్యూయార్క్ నుంచి వచ్చారు, కొంచెం భయపడున్నారు, జాగ్రత్తగా చూసి వెనకే నిలబడు. అది తప్పించుకోకూడదు, షూట్ చేయండి. ఏం చేస్తున్నావు అలెక్స్? నాకు తెలిసిన ఒకే ఒక విషయం ఇదే నాయనా. I've been around the world in a pouring rain, feeling out of Check it, check it out, I'm out of to my pain. King of the floor, king of a swing. Play a little B.R.B. a Disney machine. Play a little jam, I'm coming live, live, live. Oh, y'all been good to me. Need it, I'm a little bit. కలిసి డ్యాన్స్ చేస్తున్నాను అని అనుకుంటున్నాను. అనుకోవడం కాదు అందరు కొడుతున్నారు. దీన్ని నేను అనుభవిస్తున్నాను, అనుభవిస్తున్నాను. వాళ్ళ దగ్గర తుపాకీ ఉంది, త్వరగా ఇక్కడి నుంచి పారిపోవాలి. ఏంటి వాళ్ళ దగ్గర తుపాకీ ఉంది, మనం త్వరగా తప్పించుకోవాలి. మమ్మల్ని పైకి లాగండి. అలాగే జాలీగా వెళ్ళి ఆ డ్యామ్ ని నాశనం చేద్దామని చెప్పాడు. మన త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళాలని ఆలెక్స్ అంటున్నాడు. అలాగే చేద్దాం, కానీ దానికి వాడే బాధ్యత వహించాలి. ఏంటి తిరిగి వచ్చేయండి, మీరే మాకు విందు. నమస్కి వేగం పెంచు. నాకు పాట అంటే చాలా ఇష్టం. అవును అసలు బోర్ కొట్టదు. అవును ఆ పాట చాలా బాగుంటుంది. లైన్ కిందకి దించండి, సేఫ్టీగా ఉండండి, ఎందుకంటే మనం డ్యామ్ ని నీ కొట్టబోతున్నాం. వద్దు, త్వరగా పైకి వెళ్ళండి, వాళ్ళు మనల్ని చంపేస్తారు. ముందు గురించి వెళ్ళిపోతాం, తర్వాత చూసుకుందాం. పైకి లాగకండి, మమ్మల్ని చంపేయండి, వేరే దారి లేదు. అదే వినిపించింది. నువ్వు అనేది నిజమేనా? సంతోషం, ప్రాణ త్యాగం కంటే ప్రపంచంలో గొప్ప త్యాగం ఏదీ లేదు. వేగం పెంచండి. అయిపోయారు దారుణమైన సింహాలు. త్యాగం ఎందుకు పనిచేయలేదో నాకు అర్థం కావడం లేదు. నా ఆలోచన సరైందే అనుకున్నాను. నేను ఇప్పుడే ఈ అగ్నిపర్వతంలోకి దూకేస్తాను, కానీ నాకు ఈల వేయడం సరిగా రాదే. మీరు ఇక్కడే ఉన్నారా? నన్ను కనిపెట్టేశారు. దేవుడు చేపలు తింటాడా? ఆయనకి ఇష్టమేనా? కాసేపట్లో తెలిసిపోతుంది. అలా చూడు మోరీస్, ఆయన భలే స్పందించాడు. ఇదంతా నా తెలివితేటల వల్లే, నేనే చేశానా? తప్పుకోండి, చెప్పినట్టే మీరు నీళ్లు తీసుకొచ్చేశారు. కానీ జుబా, మీరు ఈ ప్రాంతం నుంచి బహిష్కరించబడ్డారు. ముందుగా నిన్నే బహిష్కరించాం. మీరు చేసిన పని వల్ల ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇక్కడికి రావాలనుకోకండి. నిజమే. ఇంకా చెప్పాలంటే మేమెంతో పెద్ద మనసుతో నిన్ను సత్కరించబోతున్నాం. ఏది ఒక బ్యాగ్ మా ఊళ్ళో దీనికి పెద్ద పేరు. అర్థం కావడం, మీ వస్తువులన్నీ ఇందులో వేసుకుని తీసుకెళ్ళొచ్చు. ఈ స్ట్రాప్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చా? బాగుంది, నేను బయటికి వెళ్ళినప్పుడు దీన్ని తీసుకువెళ్తాను. చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయినా సరే మీరు ఇక్కడికి రాకూడదు. నువ్వు అలా అంటావు అని మాకు తెలుసు. నువ్వు దీనికి అర్హుడివి అలెక్స్. నువ్వు మాలు ఒకటి పోయావు. చాలా థ్యాంక్స్ నాన్న, కానీ ఈ అధికారం మీ సొంతం. లేదు లేదు అలెక్స్, ఇది నీ దగ్గరే ఉండాలి. నా కుమారుడు న్యూయార్క్కి మహారాజు. ప్రేమ మన మధ్య ఉండే తారతమ్యాల్ని తొలగిస్తుంది. అటువంటి ప్రేమను పండగ చేసుకోవడం కోసమే మనం ఇక్కడ సమావేశమయ్యాం. మీ వివాహం హడావిడిగా జరగాల, ప్రేమగా జరగాల? ప్రేమగానే జరగాలి. ఇదొక విచిత్రమైన జోడి. నాకు ఈ పెంకు నచ్చింది. నేను అమ్మాయికి చేసేస్కేపా. కొందర్థం మ్యూజిక్ స్ట్రెస్ చెక్ ఫ్లాష్ చెక్. బంగారం వజ్రాలు తీసుకుందాం. మరేం పర్వాలేదు, వాళ్ళు మెల్లగానే రాని. న్యూయార్క్ ఎక్కడికి వెళ్ళదు కదా. ఏమంటారు? అవును, నువ్వు చెప్తే కరెక్ట్ గానే ఉంటుంది. నాకు తను నాతో ఉన్న వరకు, అంటే మీరందరూ నాతో ఉన్న వరకు ఎక్కడ ఉన్నా నాకు దిగులు లేదు. తను నవ్వుని రోజంతా చూస్తూ ఉండొచ్చు. ప్రేమకి హద్దులే ఉండవు. అవునవును, మీరు ఇలాంటి వాటిని కొన్ని రోజులు భరించాలి. నాయనా, ఏదైనా ప్రాబ్లమా? మనమిద్దరం కొన్ని రోజులు కలిసి మెలిసి. నాకే మస్కానా? నేను అందరికి మస్కా కొడతాను, మీరే నాకు మస్కా కొట్టారా? ఇదంతా కిస్కా మిస్కాలా ఉంది. నేను నీ దగ్గర నుంచి నేర్చుకున్నాను. వయసు అయినా మా నాన్నకి అల్లరి తగ్గలేదు కదా. మాటి మాటియా? ఎవరు మాటి? చాలా అవుతావా? నేను మాటిని కాను. నన్ను మాటి అని పిలవద్దు. నన్ను పదే పదే మోసం చేయలేవు. మాటి ఎవరో నాకు తెలీదు. ఇక్కడ మాటి అని ఎవరో లేరు. మాటి, నీ కళ్ళు చూస్తేనే చాలు, నువ్వు నా మాటి అని నేను పెట్టేస్తాను. Shake up the ground, shake like an earthquake, quick up the ground, let it make a sound. sound. Play to make a say to make a stay to make a sound. So I can do my little dance, do my little dance, do my little, do my little, do my little dance. Ants in my pants, got ants in my pants, ants in my, ants in my, ants in my pants. That's why, yes, that's why, yes, that's why. Keep on doing, doing what I'm doing, y'all. First name Moto, last name Moto. Here's how you spell it, M-O-T-O, M-O-T-O. When I step in, all the girls want a photo. You know, hey, yo, put more than Moto in the house. I'm about to turn it out. And you know what's going down. I'm physically, physically, physically round. I like the moving, moving. I like the moving, moving. I like the moving, moving. We like the moving. I like the moving, moving. She like the moving, moving. We like the moving, moving. We like the moving. I like the body, body. He like the body, body. They like the body, body. We like the party. We like the moving, moving. He like the moving, moving. They like the moving, moving, moving, moving, moving, moving, moving, moving. Ain't nothing in the world that could tear it apart. You, my friend. Ain't nothing in the universe that could come in between us. If you're in the red, I'ma pick you up and bring you back to who you are. Anything that you need, I'm here for you. Wherever I need to be, I'm there for you. Unconditional, even if it ain't cool. I'm there when you need me. You need a shoulder to cry on, it's here for you. Need a friend to rely on, I'm there for you. Unconditional, I know you know you're my buddy. And you my bestest friend. Nobody better say nothing bad about my friend. Ain't no kind of gossip you can spread around that'll change my opinion. They can make it up, they can talk that trash. You know who I am, and I know who you are. Anything that you need, I'm here for you. Whatever I need to be, I'm there for you. Unconditional, even when it ain't cool. I'm there when you need me. If you need a laugh, I'm there for you. If you need a place to crash, come on. Unconditional, I know you know you're my buddy. And you my bestest friend. Yeah, you my bestest friend. I know you're my bestest friend.